సన సమ యుక్తస్తో జలన్ నసన సమ జుమ్యో జీవన్ తిమ్రే మాయామా డుబ్యో మన్. కస్తు జలన్ నసన సమ జుమ్యో జీవన్ తిమ్రే మాయామా డుబ్యో మన్. నసన సమ యుక్తస్తు జలన్ కహా హో రా మాయా ప్రాప్తి